13. జీవవులు జన్మించే విధానం. ఇక్కడ ఒక విశేషం ఉంది. మరణించిన దశలో ఉన్నవాడు తాను మళ్లీ శరీరాన్ని స్వీకరించే ముందు కొంతసేపు పరమాత్మ చైతన్యంలో ఏకీభావం పొందుతాడని, అప్పుడు వాడి ముల్లోకాలను ఏకకాలంలో దర్శించగలుగుతాడని చెప్పుకున్నాం. కాని అలా మొత్తంగా కనిపించే ఈ లోకత్రయంలో ఈ జీవుడు కొంత భాగం మీద ఎక్కువ అభిమానం పెట్టుకోవటం వల్ల వాడి అజ్ఞానం బలపడి ఆ మేరకే వాడికి ఆ ప్రపంచం స్థూల ప్రపంచంగా దర్శనమిస్తోంది. ఉదాహరణకు, వాడి పూర్వవాసనల వల్ల వాడికి భూలోకం మీద అధిక ప్రీతి ఏర్పడితే వాడికి భూలోకమే స్థూల లోకంగా మారి ఆ భూమి మీద ఒక జీవిగా వాడు జన్మిస్తాడు. మరొకడికి స్వర్గలోకం మీద అభిమానం పెరిగితే వాడికి అదే స్థూలలోకంగా మారిపోతుంది, వాడికి అక్కడే జన్మ కలుగుతుంది. జీవులకు వాసనల యొక్క మార్పుల వల్ల వారి అభిమానాలు మారిపోతూ ఉంటాయి. కనుక వారు పై లోకాలకు, క్రింది లోకాలకు ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. ఈ ప్రయాణ ప్రవాహానికి అంతూ పొంతూ ఉండదు. ఈ ప్రవాహాన్నే కల్పాలని, యుగాలని పెద్దలు లెక్కలు కడుతూ ఉంటారు. సముద్రంలో అలలకి కొంతవరకు పోలిక ఉంటూనే ఉంటుంది. అంతమాత్రంచేత అలలకు మధ్యన తేడా ఏమీ లేదని చెప్పేందుకు వీలులేదు. అలాగే సృష్టిలోని కల్పాలు అనే ఈ అలల్లో కూడా అనేకమంది జీవులు ఒకే పోలికతో మళ్లీ మళ్లీ జీవిస్తూ ఉంటారు. మళ్లీ కొన్ని చోట్ల ఏ పోలికా లేనట్లు నడుస్తూ ఉంటారు.